కళ్ళ నీ అమ్మాయైతే చాలా ఆనందం, ఆ అమ్మాయే నా సొంతం అయితే ఇంకా ఆనందం. అది చిన్మయ ఆనందం కాదు, అది సృష్టి ఆనందం. కాస్త ఆనందం కాదు, అది శాశ్వత ఆనందం. ఒకసారైనా నువ్వు కనబడితే నయనానందం, ఒక మాటైనా పలికావంటే శ్రవణానందం. ఒక అడుగైనా నాతో వేస్తే అమితానందం, ఒక లేఖలు అన్నీ శుభలేఖలైతే, అడుగులు అన్నీ ఏడడుగులైతే చిన్న ఆనందం కాదు, అది చిన్మయ ఆనందం. చిట్టి ఆనందం కాదు, అది సృష్టి ఆనందం. పై పై ఆనందం కాదు, అది పవిత్ర ఆనందం. తీగలో పూలే పిలుపందిస్తే పుష్పానందం, గదిలో పొగలే గంతులు వేస్తే ధూపానందం, పెదవులు కలిసి ముద్దైపోతే శబ్ద చిన్న ఆనందం కాదు, అది చిన్మయ ఆనందం. చిట్టి ఆనందం కాదు, అది సృష్టి ఆనందం. అలౌకిక ఆనందం, అది అద్వైతానందం.